ఆవంతం బర్హిషదం సురావంతమితి సురాపంతం బర్హిషదాం సువీరం బర్హిషదమితి బర్హిషదం సువీరం యజ్ఞం సువీరమితి సువీరం యజ్ఞాం హిన్వంతి హిన్వంతి మహిషాః మహిషా నమోభిః నమోభిరితి నమః సోమం సోమం దివి దివి దేవతాసు దేవతాసు మదేమ మదేమేంద్రం ఇంద్రయజమానా యజమానా సర్కా సర్కాసు కర్కా యస్తే తే రసా రసస్సంభృత సంభృత ఓషధీషు సంభృతయి సంభృత ఓషాధీషు సోమస్య సోమస్య సుష్మా సుష్మస్సురాయ సురాయ సుతస్య సుతస్యేతి సుతస్య తేన జిన్వా ఇన్వయజమానం యజమానం మలేన మలేన సరస్వతీ సరస్వతీమశ్వినౌ అశ్వినా ఇంద్రం ఇంద్రామగ్నిం అగ్నిమిత్యగ్నిం యమశ్వినా అశ్వినా నమూచే నమూచేరాసురాత్ ఆసురాదధి అధి సరస్వతీ సరస్వత్యసూనోత్ అసూనోరింద్రియాయ ఇంద్రియాయేతి ఇంద్రియాయ ఇమంతం తాం శుక్రం శుక్రం మధూమంతం మధూమంతమిందుం మధూమంతమితి మధుమంతం ఇందూం సోమం సోమాం రాజానం రాజానమిహ ఇహ భక్షయామి భక్షయామీతి భక్షయామి యదత్ర అత్ర రిక్తం రిక్తాం రసినాః రసినః సుతస్య సుతస్య యతే యదింద్రాః ఇంద్రో అపీబతే అపీబచ్చతీభిః సతీభిరితి సతీభిః ఆంతరే తదస్య అస్య మనసా మనసా శివేన శివేన సోమం సోమాం రాజానం రాజానమిహ ఇహ భక్షయామి భక్షయామీతి భక్షయామి పితృభ్యస్వధాయుభ్యాః పితృభ్యైతి పితృభ్యాః స్వధాయుభ్యస్వధా స్వధాయుభ్యైతి స్వధాయిభ్యాః స్వధా నమః నమః పితామహేభ్యాః పితామహేభ్య ప్రపీతామహేభ్యః ప్రపీతామహేభ్యస్వధాయుభ్యాః ప్రపీతామహేభ్యైతి ప్రపీతామహేభ్యః స్వధాయుభ్యస్వధా స్వధాయుభ్యైతి స్వధాయిభ్యాః స్వధా నమః నమైతి నమః అక్షం పితరాః పితరోమీ మదంత అమీ మదంత తీ త్రిపంత అతీ త్రిపంత పితరాః పితర ఇతి పితరాః పితరస్సుంధ్వం సుంధ్వమితి సుంధ్వం పునంతో మా పితరాః పితరస్సోమ్యాతాః సోమ్యాతః పునంతు పునంతు మా పితామహాః పితామహా పునంతు పునంతు ప్రపీతామహాః ప్రపీతామహాః ఇతి ప్రపీతామహాః పవిత్రేణ సతాయుషా సతాయుషేతి సత ఆయుషా పునంతు మా పితామహాః పితామహాః పునంతు పునంతు ప్రపీతామహాః ప్రపీతామహాః ఇతి ప్రపీతామహాః పవిత్రేణ సతాయుషా సతాయుషా విశ్వం సతాయుషేతి సత ఆయుషా విశ్వమాయుః ఆయుర్వీ యస్నవై అశ్నవాయిత్యశ్నవై పునంతు మా దేవజనాః దేవజనాః పునంతు దేవజనా ఇతి దేవ జనాః పునంతు మనసా మనసా ధియాః ధియైతి ధియాః పునంతు మా పునంతు విశ్వాః విశ్వాః భూతాని భూతాని జాతవేదః జాతవేదః పునీః జాతవేద ఇతి జాత వేదః పునీహి మా మేతీమా పవిత్రేణ పునీ పునీ మా శుక్రేణ శుక్రేణ దేవ దేవీద్యే దీద్యదిదీద్యే అగ్నే క్రతూ క్రతూ అన్విష్యను ఎత్తే పవిత్రం పవిత్రమచ్యసి అచ్యష్యగ్నే అగ్నే వితరతం వితరతమంతరా వితరతమితి వితరతం అంతరేత్యంతరా బ్రహ్మసేన తేన పునాతు పునాతు మా మేతీమా ప్రవయమానస్స సో అద్య అద్యనా న పవిత్రేణ పవిత్రేణ విచర్షణి విచర్షణిరితి విచర్షణి యోసా సహ సూనాతు పునాతు మా మేతీమా ఉభాభ్యాం దేవ దేవ సవిత సవిత పవిత్రేణ సవితరితి సవిత పవిత్రేణ సవేన సవేన చేతీ చూనీ పునీ విశ్వతా విశ్వత ఇదే విశ్వతా వైశ్వదేవీ పూనతి వైశ్వదేవీతి వైశ్వదేవీ పునతి దేవీ దేవ్యాగాతి ఆగాతి అగాద్యశ్యాం ఇమా బహ్యా బహ్యస్తన్వా తన్వో వీతపృష్టా వీతపృష్టా ఇది వీతపృష్టా తయా మదంత మదంత సధమాజేషు సధమాజేషు వయమ్ సధమాజేష్మితి సధ మాజేషు వయగ్గశ్యామ శ్యామపతయ పతయోరయీణాం రయీణామితి రయీణాం ఏ సమానా సమానా సమానస సమానస పితరా సమానస ఇది సమానస పితరోయమరాజ్యే యమరాజ్యై యమ రాజ్యే తేషాం లోక లోకస్వధా నమో యజ్ఞ యజ్ఞో దేవేషు దేవేషు కల్పతా కల్పతామితి కల్పతా జీవా జీవేషు జీవేషు మామకా మామకా ఇది మామకా తేషాశ్రీ శ్రీయం మయి మయి కల్పతా కల్పతామస్మిన్ అస్మిన్ లోకే లోకే శతం శతాం సమానా సమాయితి సమానా ద్వే శృతీ ద్వేతి ద్వే శృతీ అశణవం శృతీతి శృతీ అశణవం పితృణాం పితృణామహం అహం దేవానాం దేవానామత ఉతమత్యానాం మత్యానామితి మత్యానాం తాభ్యానామిదం ఇదం విశ్వం విశ్వమేజతి ఏజత్సం సమేతి ఏది యత్ ఇదంతరా అంతరా పితరం పితరం మాతరం మాతరం చేతి ఇదాం హవి హవి ప్రజననం ప్రజననం మే ప్రజననమితి ప్రజననం మే అస్తు అస్తు దశావీరం దశావీరాం సర్వగణం దశావీరమితి దశ వీరం సర్వగణజ్ఞ స్వస్తయే సర్వగణమితి సర్వగణం స్వస్తయితి స్వస్తయే ఆత్మసని ప్రజాసని ఆత్మసనీత్యాత్మ సని ప్రజాసనీ వసుసని ప్రజాసనీతి ప్రజాసని పశుసని లోకసని పశుసనీతి పశుసని లోకసన్యజని లోకసనీతి లోకసని అభయసనీత్యభయసని అగ్ని ప్రజా ప్రజాం బహులాం ప్రజామితి ప్రజాం బహులాం మే మే కరోతు కరోత్వన్నం అన్నం పయా పయోరేతా రేతో అస్మాసు అస్మాసు దత్తా దత్తేతి దత్తా ఉదీరతాం ఈరతామవరే అవరవుత్ ఉత్పరాస పరాసవుత్ ఉన్మధ్యమా మధ్యమా పితరా పితర సోమ్యాసా సోన్యాసీ సోన్యాసా అసూయేయు ఈయుళాతజ్ఞాస్తేజ్ఞాజ్ఞా నోవంతు భవంతు పితరా పితరో హవేషు హవేష్మితి హవేషు తాం సోమ సోమ ప్రా రచీకితో మనీషా మనీషాం తాం రజిష్టం రజిష్టమను అనో నేషి నేషి పంథానం పంథామితి పంథానం తవ ప్రణీచి ప్రణీతి పితరా ప్రణీచి ప్రణీతి పితరో నయిందో ఇందో దేవేషు ఇందో ఇది ఇందో దేవేషు రత్నం రత్నమభజంత అభజంత ధీరా ధీరాయి ధీరా పితరా పితర సోమ సోమ పూర్వే పూర్వే తన్మాని తన్మాని చక్రు చక్రు పవమాన పవమానధీరా ధీరాయి ధీరా వన్వన్నవాత అవాత పరిధీన్ పరిధీరప పరిధీమితి పరిధీన్ అపోర్ణు పూర్ణ వీరేభీ వీరేభిరస్వై అస్వైర్మఘవా మఘవా భవ మఘవేతి మఘవా భవాన నయితీన తాం సోమ సోమ పితృభీ పితృభిస్ సంవిధాన పితృభిరి పితృభీ సంవిధానోను సంవిధాన సంవిధాన అద్యావా పృథివీ ద్యావా పృథివీ ఆదతంథా ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆదతంథ కథంథేతి తదంథ తస్మైతే ఇందో ఇందో హవిషా ఇందో ఇందో హవిషా విధేమ విధేమ వయమ్ వయమ శ్యామపతయ పతయో రయీణ రయీణమితి రయీణ బర్హి సదస్పితర బర్హి సదైతి బర్హి సద పితరభూతీ పూవచ్చర్వాక్ అర్వాగిమా ఇమావాహ ఓ హవ్యా హవ్యా చక్రమా చక్రమా జుషద్ధం జుషద్ధమితి జుషద్ధం తాగత ఆగత గతావస అవసా సంతమేన సంతమేనాథ సంతమేనేతి సంతమేన అసాన నష్టం శయ్యో యోరవః అరపోరధాత దాత ఉపాహూత పితరా ఉపాహూత్యుపూత పితర సోమ్యాసా సోమ్యాసో బరిహిష్యేషు బరిహిష్యేషు నిధిషు నిధిషు ప్రియేషు నిధిష్మితి నిధిషు ప్రియేష్మితి ప్రియేషు తాగమంతు ఆగమంతు గమంతుతే తయిహ ఇహ శ్రువంతు శ్రువంతధి అభిబ్రువంతు బ్రువంతు తేవంతు అవంతుస్మాన్ అస్మానిత్యస్మాన్ అహం అహం పితృన్ పితృన్ సువిదత్రాన్ సువిదత్రాం అవిత్సి సువిదత్రామితి సువిదత్రాన్ అవిత్సి నపాతం నపాతం చ విక్రమాణం విక్రమాణం చ విక్రమాణమితి విక్రమాణం చ విష్ణో విష్ణోరితి విష్ణో బరిహి సదో యే బరిహి సదైతి బరిహి సదా యే స్వధయా స్వధయా సుతస్య సుతస్య భజంత భజంత పిత్వ పిత్వస్తే త్రయిహ ఇహాగమిష్ఠా ఆగమిష్ఠా ఇత్యాగమిష్ఠా అగ్నిస్వాత్తా పితర అగ్నిస్వాత్తా ఇత్యగ్ని స్వాత్తా పితర ఏహ ఏహ ఇహ గచ్చత గచ్చత సదస్సద సదస్సదస్సదత సదస్సద ఇది సదా సదా తదత సుప్రణీతయ సుప్రణీతయీసు ప్రణీతయ అత్రీగ్రేషి అవీగ్రేషి ప్రయాతాని ప్రయాతాని బలిగిషి ప్రయాతాని చిత్ర యాతాని బలిగిష్యత అథాహారయిం రయీం సర్వావీరం సర్వావీరం దధాతన సర్వావీరమితి సర్వ వీరం దధాతనేతి దధాతన ఆయంతో యంతు నః పితరాః పితరః సోమ్యాసాః సోమ్యాతోగ్నిష్వాత్తాః అగ్నిస్వాత్తా పతిభిః అగ్నిస్వాత్తా ఇత్యగ్ని స్వాత్తాః పతిభిర్దేవయానైః పతిభిరితి పతిభిః దేవయానైరితి దేవయానైః అస్మిన్ యజ్ఞే స్వధయాః సదయా మదంత మదంతో అధిబ్రువంతో బ్రువంతు తే ఏమంతో అవంతస్మాన్ అస్మానిత్యస్మాన్ ఏ అగ్నిష్వాత్తాయే అగ్నిస్వాత్తా ఇత్యగ్ని స్వాత్తాః ఏ అనగ్నిష్వాత్తాః అనగ్నిష్వాత్తా మధ్యే అనగ్నిస్వాత్తా ఇత్యనగ్ని స్వాత్తాః మధ్యే దివః దివస్వధయాః స్వధయాః మాదయంతే మాదయంత ఇతి మాదయంతే తే బ్రస్వరాట్ స్వరాడసూనీతిం స్వరాయితి స్వరాట్ అసూనీతిమేతాం అసూనీతిమిత్యసు నీతిం ఏతాయ్యథావశం యథావశం తన్వం యథావశమితి యథా వశం తన్వం కల్పయాతి కల్పయాతీతి కల్పయాతి అగ్నిస్వాత్తాం ఋతుమతాః అగ్నిస్వాత్తానిత్యగ్ని స్వాత్తాన్ ఋతుమతో హవామహే ఋతుమత ఇత్యేతుమతాః హవామహే నారాసాంసే నారాసాంసే సోమపీఠం సోమపీఠయ్యే సోమపీఠమితి సోమపీఠం య ఆశుః ఆశురిత్యాశుః తేనా నో విప్రాసః విప్రాసః సుహవాః సుహవాభవంతు సుహవా ఇతి సుహవాః భవంతు వయం వయగ్రస్యామ శ్యామపతయః పతయోరయీణాం రయీణామితి రయీణాం ఆచ్యాజాను ఆచ్యేత్యా అచ్చాను దక్షిణతః దక్షిణతో నిషద్య నిషద్యేమం నిషద్యేతి సద్య ఇమం యజ్ఞం యజ్ఞమభి అభిగృణీత గృణీత విశ్వే విశ్వ ఇది విశ్వే మాహీం సిట్ట హీం సిట్ట పితర పితర కేన కేనచిత్ చిన్న జ్ఞోయత్ యద్వా ఆగాహ ఆగపురుషత పురుషత కదా కదామేతి కదామ ఆసీనాతో అరుణీనా అరుణీనాపస్థే ఉపస్థే రయిం ఉపస్థయిత్యుపస్థే రయింధస్త దత్తదాశుషే దాశుషే మత్యాయ మత్యాయేతి మత్యాయ పుత్రేభ్యః పితర పితరస్తస్య తస్య వస్వాః వస్వ ప్రయచ్చత యచ్చత తే తయిహ ఇవోర్జం ఊర్జం దధాత దధాతేతి దధాత యమగ్నే అగ్నే కవ్యవాహన కవ్యవాహనత్వం కవ్యవాహనేతి కవ్యవాహన పంచీత్ చిన్మన్యాసే మన్యాసే రయిం రయిమితి రయిం తన్నాః నో వీర్భిః వీర్భిశ్రవాయ్యం వీర్భిరితి గీర్భిః శ్రవాయ్యం దేవత్రా దేవత్రాపనయా దేవత్రేతి దేవత్రా పనయాయుజం యుజమితి యుజం యో అగ్నిః అగ్నిః కౌర్యవాహనః కవ్యవాహన పితృన్ కవ్యవాహనమితి కవ్య వాహన పితృన్యక్షత్ యక్షత్ తావృథాః ఋతృధైత్యేత వృధా ప్రేతిలో హవ్యాని హవ్యాని వోచతి వోచతి దేవేభ్యేభ్య పితృభ్యా పితృభ్య ఆ పితృభ్యైతే పితృభ్యామగ్నే అగ్నైలిత ఈలితో జాతవేద జాతవేదో వా ఆటే జాతవేద ఇది జాత వేద మమానఢవ్యాని హవ్యాని సురభీని సురభీని కృత్వీ కృత్వీతి కృత్వీ ప్రాదా అదా పితృభ్యా పితృభ్య సుధయా పితృభ్యైతి పితృభ్యా సుధయా తే అక్షన్ అక్షన్నద్ధి అద్ధిత్వం త్వం దేవ దేవ ప్రయత ప్రయత హవీగ్ణేషి ప్రయతేతి ప్రయత హవీగ్ణేషీతి హవీగ్ణేషి ఇదం పితృభ్యా పితృభ్యో నమ పితృభ్యయుతి పితృభ్యా నమో అస్తు అస్తుద్య అద్యయే ఏ పూర్వాత పూర్వాసో ఏ ఉపారాస ఉపారాత ఈయు ఈయురియు ఏ పార్థివే పార్థివే రజసి రజస్యానిషత్తా ఆనిషత్తా నిషత్తాయే నిషత్తాయితి నిషత్తా ఏవా నూనం నూనాం సువృజనాసు సువృజనాసు భిక్షు సువృజనాస్తి సువృజనాసు భిక్షితి భిక్షు ఏ చేహ ఇహ పితరా పితరో ఏ చేహ ఇహయాన్ యాగ్రశ్చ విద్మా విద్మయాన్ యా పూజ ఊయ్యుం న ప్ర విద్మా ప్రవిద్మేతి ప్ర విద్మా త్వం వేత్త వేత్తయతి యతి తే జాతవేద జాతవేద స్వధాభీ జాతవేద ఇతి జాత వేద స్వధాభిర్యజ్ఞం యజ్ఞాం సుకృతం సుకృతం జుషస్వ సుకృతమితి సుకృతం జుషస్వేతి జుషస్వ అథాయథాన న పితరా పితరపరాస పరాస ప్రత్నాసా ప్రత్నాసో అగ్నే అగ్నరతం ఋతమాషుషాణా ఆశుషాణాయుషాణా శుచీర్ ఇదయన్ అయం దీధీతి దీధీతి ముఖ్యసాసా ముఖ్యసాసక్షామా ముఖ్యసలిత్యుక్షసా క్షామా భిందంతా భిందంతో అరుణీ అరుణీరస అపమూరన్ వ్రన్నిరన్ ఉసంతస్వా వాణీ ఇభీమహి భీమశ్యుసంతా ఉసంతస్థం సమీమహి ఇభీమహీతీ ధీమహి ఉసన్నో శర ఉసత ఆవాహ ఆవాహ వహ పితృన్ పితృన్ హవిషే హవిషే అత్తవే అత్తవైత్యత్తవే అపాం ధేనేన ధేనేన నమోజే నమోజే శిరా శిరాంద్ర ఇంద్రోత్ ఉదావర్తయ అవర్తయ ఇత్యావర్తయ విశ్వాయత్ యజాయ అజాయ స్పృధా స్పృధ ఇది స్పృధా సోమో రాజా రాజామృతం అమృతాం సుత సుతర్జీషేణ జీషేణాజహాత్ అజహా మృత్యుం మృత్యుమితి మృత్యుం కృతేన సత్యం సత్యమింద్రియం ఇంద్రియం విపానం విపానాం శుక్రం విపానమితి విపానం శుక్రమంధసః అంధస ఇంద్రస్య ఇంద్రస్యేంద్రియం ఇంద్రియమిదం ఇదం పయాః పయోమృతం అమృతం మధు మధ్వితి మధు అధ్యక్షీరం అధ్యైత్యత్ క్షీరం వి వ్యాపిపత్ అవిపత్కృంగాంగిరస ఆంగిరసోధియా దియేతియా సోమామధ్య మధ్యోమీ అద్వైత్యత్ అవిపచ్చందస ఛందసా హాంస ఆంసూచిషత్ శుచిషదితి శుచి సద్ అన్నాశ్రుత పరిశ్రుతో రసం పరిశ్రుతీ పరిశ్రుతా రసం బ్రహ్మాణ బ్రహ్మణావీ వ్యాదివే అవివక్షత్రం క్షత్రం పయా పయ సోమం సోమం ప్రజాపాతి ప్రజాపాతిరితి ప్రజాపాతి రే సోమూత్రం మూత్రం విజాహాది జహాది యోనిం ప్రవిశత్ ప్రవిశదింద్రియం ప్రవిశదితి ప్రవిశత్ ఇంద్రియమిదీంద్రియం గర్భో జరాయూణా జరాయుణావేత ఆవేత ఉల్బం ఆవేతయిత్యావేత ఉల్బం జహాతి జహాతి జన్మనా జన్మనేతి జన్మనా సత్యానృతే ప్రజాపాతి సత్యానృతే సత్యానృతే ప్రజాపాతిరితి ప్రజాపాతి అశ్రద్ధామృతే అనృతే దధాత్ అదధాత్ శ్రద్ధాం శ్రద్ధాగ్రే సత్యే సత్యే ప్రజాపాతి ప్రజాపాతిరితి ప్రజాపాతి వేదేన రూపే రూపేవి రూపేతి రూపే వ్యాపిపత్ అవిపత్సుతాసుతౌ సుతాసుతౌ ప్రజాపాతి ప్రజాపాతిరితి ప్రజాపాతి దృష్ట్వా పరిష్కృతా పరిష్కృతో రసం పరిష్కృత ఇతి పరిష్కృతా రసాం శుక్రేణ శుక్రేణ శుక్రం శుక్రం వి వ్యాపిపతే అవిపత్పయా పయ సోమం సోమం ప్రజాపతి ప్రజాపతిరితి ప్రజాపతి శీసే తంత్రం తంత్రం మనసా మనసా మనీషిణా మనీషిణా భూవన్న సూత్రేణ భూవన్న సూత్రేణ కవయా భూవన్న సూత్రేణేత్యోన్న సూత్రేణ కవయో వయంతి వయంతీతి వయంతి అశ్వినా యజ్ఞం యజ్ఞాం సవిత సవిత సరస్వతీ సరస్వతీంద్రస్య ఇంద్రస్య రూపం రూపం వరుణః వరుణో విషజ్జన్ విషజ్జన్నితి విషజ్జన్ సరస్య అస్య రూపం రూపమృతం అమృతాం సచీభిః సచీభిస్తిస్రః తిస్రోదధు దదుర్దేవతాః దేవతాః సాంబరాణాః సాంబరాణా ఇతి సంబరాణాః లోమాః నిషష్పైః షష్పైర్బహుధా బహుధానా నతోక్మభిః తోక్మభిస్త్వక్ తోక్మభిరితి తోక్మభిః త్వగస్య అస్య మాగ్నేసం మాగ్నేసమాభవత్ అభవన్న న లాజాః లాజా ఇతి లాజాః తదశ్వినాః అశ్వినా భిషజా భిషజా రుద్రవర్తనీ రుద్రవర్తనీ సరస్వతీ రుద్రవర్తనీతి రుద్రవర్తనీ సరస్వతీ వయతి వయతి పేషా తేసో అంతరం అంతరమిత్యంతరం అస్థి మజ్జానం మజ్జానం మాసారైః మాసారైః కారోతరేణ కారోతరేణ దధాతః దధాతో గవాం గవాం త్వచి త్వచీతి త్వచి సరస్వతీ మనసా మనసా పేశలం పేశలం వసు వసునా సత్యాభ్యాం నా సత్యాభ్యాం వయతి వయతి దర్శతం దర్శతం వపూ వపురితి వపూ రసం పరిశ్రుత పరిశ్రుతానా పరిశ్రుతేతి పరిశ్రుతా నరోహీతం రోహీతం నగ్నహూ నగ్నహుద్ధీరా ధీరస్తసారం తసారం నా నవేమ వేమేతి వేమ పయసా శుక్రం శుక్రమృతం అమృతం జనిత్రం జనిత్రాం సురయా సురయా మూత్రాతే మూత్రజ్జనయంత జనయంత రేతా రేతయితి రేతా అపామాతిం అమాతిం దుర్మతిం దుర్మతిం బాధమానా దుర్మతిమితి మతిం బాధమానా ఊవజ్జం ఊవజ్జం వాతం వాతాం సభ్వం సభ్వం తత్ తదారాత్ ఆరాదిత్యారాత్ ఇంద్రసుత్రామా సుత్రామా హృదయేన సుత్రామేతి సుత్రామా హృదయేన సత్యం సత్యం పురోళాశేన పురోళాశేన సవిత సవిత జజాన జజానేతి జజాన జగత్లోమానం లోమానం వరుణః వరుణో విషజ్జన్ విషజ్జన్ మతస్నే మతస్నే వాయువ్యై మతస్నేహితి మతస్నే వాయువ్యయన్న నమీనాతి మినాతి పిత్తం పిత్తమితి పిత్తం ఆంత్రాణి స్థాయీ స్థాయీయన్మధు మధు పిన్వమానా పిన్వమానా ఉదాహ ఉదా పాత్రాణి పాత్రాణి సుదుఘా సుదుఘానా నేదీసు దుఃఘా నేను ధేనురితి ధేను శ్యేన పత్రం పత్రం నీహా ప్రీహా సచీభి సచీభిరాసందీ ఆసందీనాభీ ఆసందీత్యా సందీ నాభీరుదరం ఉదరం నాత మాతేతి మాత కుంభో వనిష్ఠు వనిష్ఠజనిత జనిత సచీభి సచీభిర్యస్మిన్ యస్మిన్నగ్రే అగ్రేయోన్యాం గర్భా గర్భో అంత అంతరిక్యంత లాశవ్యక్త వ్యక్త శతధార వ్యక్త ఇది వ్యక్త శతధార ఉత్సాహ శతధార ఇది శత బాహార ఉత్సో దుహే దుహేనా నకుంభీ కుంభీ స్వధా స్వధా పితృభ్యా పితృభ్యై పితృభ్యా ముఖాం సత్ సదస్యా అస్య శిరాః శిరయితి ఇస్తదేన సతేన జిహ్వా జిహ్వా పవిత్రం పవిత్రమశ్వినా అశ్వినాసన్ ఆసన్ సరస్వతీ సరస్వతీ సరస్వతీ చన్నా నాయు పాయుషకి విషకస్ అలా బాలో వస్తి వస్తిర్నా నేపా శేపో హరస హరసా తరస్వీ తరస్వీతి తరస్వీ అశ్విభ్యాం చక్షు అశ్విభ్యామిస్మిభ్యా చక్షురమృతం అమృతం గ్రహాభ్యాం గ్రహాభ్యాం ఛాయేన ఛాయేన తేజా తేజో హవిషా హవిషా శ్రుతేన శ్రుతేనేతి శ్రుతేన పక్ష్మాణి గోధూమై గోధూమై కువాలై కువాలై ఉతాని ఉతాని తేషా తేషో నుక్రం శుక్రమసీతం అసీతం వసాదే వసాదే ఇతి వసాదే అభిర్నా నమేష మేషో నసి నసి వీర్యాయ వీర్యాయ ప్రాణస్ ప్రాణస్ పంథా పంథా అమృత అమృతో గ్రహాభ్యాం గ్రహాభ్యామిది గ్రహాభ్యాం సరస్వత్యుపవాకై ఉపవాకైర్యానం ఉపవాకైరిత్యుపవాకై యానం నశ్యాని యానమితి ఆనం నశ్యాని బలి బలిగద్బదారై బదారైర్జాన జజానేతి జజాన ఇంద్రస్య రూపం రూపం రేషభ ఋషభో బలాయ బలాయ కర్ణాభ్యాం కర్ణాభ్యాయుశ్రోత్రం శ్రోత్రమృతం అమృతం గ్రహాభ్యామితి గ్రహాభ్యాయవానా నవర్హి వర్యద్భువి భృవిశేషారాణి కేశారాణి కర్కంధో కర్కంధో జిజ్ఞే జిజ్ఞే మధు మధు సారథం సారథం ముఖాత్ ముఖాది ముఖాత్ ఆత్మన్ముపస్థే ఉపస్థేన ఉపస్థయిత్యుప స్థే నృగస్ లోమ లోమముఖే ముఖే శ్మశ్రోణి శ్మశ్రోణి నవ్యాభ్యలోమా వ్యాఘ్రలోమేతి వ్యాఘ్రలోమా కేశాన శీర్షన్ శీర్షన్ యశసే యశసే శ్రియై శ్రియై శిఖా శిఖా సింహస్య సింహస్య లోమ లోమత్యుషీ త్రిషీరింద్రియాణి ఇంద్రియాణి ఇంద్రియాణి అంగాహన్యాత్మన్ ఆత్మన్ విషజా విషజాతే తదశ్వినా అశ్వినాత్మా ఆత్మానమంగైః అంగైస్తం సమాధాత్ అధాత్ సరస్వతీ సరస్వతీతి సరస్వతీ ఇంద్రస్య రూపం రూపాం శతమానం శతమానమాయుః శతమానమితి శతమానం ఆయుశ్చంద్రేణ చంద్రేణ జ్యోతిః జ్యోతిరమృతం అమృతం దధానాః దధానాయితి దధానాః సరస్వతీ యోన్యాం యోన్యాం గర్భం గర్భమంత అంతరస్విభ్యాం అశ్విభ్యాం పత్నీ అశ్విభ్యామిత్యశ్విభ్యాం పత్నీ సుకృతం సుకృతం విభక్తి సుకృతమితి సుకృతం విభక్తి విభక్తి అవాగ్రే రసేన రసేన వరుణ వరుణో నామ్నా సామ్నేంద్రం ఇంద్రగ్రశ్రియై శ్రియై జనయన్ జనయన్ అప్సు అప్సురాజా అప్సిత్యపేక్షు రాజే రాజా తేజపశూనా పశూనాగ్నహవి హవిరింద్రియావత్ ఇంద్రియావత్ పరిష్కృతా ఇంద్రియవీంద్రియవత్ పరిష్కృతాపయసా పరిష్కృతే పరిష్కృతా పయసా సారథం సారథం మధు మధ్యది మధు అశ్విభ్యాం దుగ్ధం అశ్విభ్యామిత్యశ్విభ్యాం దుగ్ధం విషజా విషజా సరస్వత్యా సరస్వత్యా సుతాసుతాభ్యాం సుతాసుతాభ్యామృతాః అమృత సోమాః సోమ ఇందూః ఇందురితి ఇందూః క్షత్రస్య నాభీః నాభీరసి అసి క్షత్రస్య క్షత్రస్య యోనీః యోనీరసి అసి మా త్వా త్వా హీంసీత్ హీంసీర్మా మా హీంసీః హీంసీరితి హీంసీః మృత్యోః ప్రాహి పాహి విద్యోత్ విద్యోత్ప్రాహి విద్యోదితి విద్యోత్ పాహ్యశ్వినో అశ్వినోద్భైషజ్యేన వైషజ్యేన తేజసే తేజసే బ్రహ్మవచ్చసాయ బ్రహ్మవచ్చసాయాభి బ్రహ్మవచ్చసాయేతి బ్రహ్మ వచ్చసాయ అభిషించామి సించామి సరస్వత్యై సరస్వత్యై వైషజ్యేన వైషజ్యేన వీర్యాయ వీర్యాయాన్నాద్యాయ అన్నాద్యాయేంద్రస్య అన్నాద్యాయేత్యన్న అద్యాయ ఇంద్రస్యేంద్రియేణ ఇంద్రియేణ బలాయ బలాయ శ్రియై శ్రియై యశసే యశసేభి అభిషించామి సించామి కః కోసి అసి కతమః కతమః కస్మై కస్మై త్వా త్వా కాయ కాయత్వా చేతి త్వా సుశ్లోక సుమంగళ సుశ్లోకేతి సుశ్లోక సుమంగళ సత్యరాజన్ సుమంగళేతి సుమంగళ సత్యరాజన్నితి సత్యరాజన్ శిరో మే శ్రీ శ్రీయథా యశో ముఖం ముఖం తిషి తిషిష్ేషా కేశాశ్చశ్మశ్రూణి శ్మశ్రూణీతి శ్మశ్రూణి రాజా మే ప్రాణ ప్రాణో అమృతం అమృతాం సమ్రాట్ సమ్రాట్చక్షు సమ్రాజితి సమ్రాట్ చక్షుర్విరాట్ విరాట్ శ్రోత్రం విరాజితి విరాట్ శ్రోత్రమితి శ్రోత్రం జిహ్వా మే భద్రం భద్రం వాక్ వాంగ్మహా మహో మనః మనో మన్యో మన్యుస్వరాట్ స్వరాడ్భామాః స్వరాజితి సరాట్ భామయితి భామాః మోదా ప్రమోదాః ప్రమోదా అంగులీః ప్రమోదా ఇతి ప్రమోదాః అంగులీరంగాని అంగాని మిత్రం మిత్రం మే మే సహాః సహ ఇతి సహాః బాహూ మే బాహూ ఇతి బాహూ మే బలం బలమింద్రియం ఇంద్రియాం హస్తౌ హస్తౌ మే మే కర్మ కర్మ వీర్యం వీర్యమితి వీర్యం ఆత్మా క్షత్రం క్షత్రమురాహ పురో మమ మమేతి మమ పృష్టీయర్మే మే రాష్ట్రం రాష్ట్రముదరం ఉదరాంసౌ ఆంసౌ గ్రీవా గ్రీవాశ్చ శ్రోణీ శ్రోణీ శ్రోణీ ఊరు అరత్నీ ఊరుయుక్ూరు అరత్నీ జానూని అరత్నీ ఇత్యరత్నీ జానూని విశాహ జానూని ఇది జానూని విశో మే మేంగాని అంగాని సర్వతాః సర్వత ఇతి సర్వతాః నాభిర్ మే మే చిత్తం చిత్తం విజ్ఞానం విజ్ఞానం పాయుః విజ్ఞానమితి విజ్ఞానం పాయుర్మే మే పరచితిః అపరచితిర్భసతి అపరచితిరిత్యపచితిః భసతి భసతి ఆనందనంద ఆండౌ ఆండౌ మే మే పగాః భగత్ సౌభాగ్యం సౌభాగ్యం వసాః పసయితి వసాః జంఘాభ్యాం పద్భ్యాం పద్భ్యాం ధర్మాః పద్భ్యామితి పటిభ్యాం ధర్మోస్మి అస్మి విశి విశి రాజా రాజా ప్రతిష్ఠితః ప్రతిష్ఠిత ఇతి ప్రతిష్ఠితః ప్రతిక్షత్రే క్షత్రే ప్రతి ప్రతిష్ఠామి తిష్ఠామి రాష్ట్రే రాష్ట్రేష్ అశ్వేషు గోషు గోష్మితి గోషు అంగేష్వాత్మన్ ఆత్మన్ ప్రాణేషు ప్రాణేషు పుష్టే పుష్ట ఇతి పుష్టే యావాజ్ఞే యజ్ఞ ఇతి యజ్ఞే త్రయా దేవాః దేవా ఏకాదశ ఏకాదశత్రయస్త్రీంసాః త్రయస్త్రీంసాసురాధసః త్రయస్త్రీంసా ఇతి త్రయః త్రీంసాః సురాధసైతి సుత్రాధసః బృహస్పతి పురోహిత దేవస్య బృహస్పతి పురోహితాని బృహస్పతి పురోహితాః దేవస్య సవితుః సవితుః సవే సవైతి సవే దేవా దేవైః దేవైరవంతు అవంతు మా మేతి మా ప్రథమా ద్వితీయైః ద్వితీయా ద్వితీయాః ద్వితీయా తృతీయైః తృతీయా తృతీయాః తృతీయా సత్యేన సత్యేన సత్యం సత్యం యజ్ఞేన యజ్ఞేన యజ్ఞః యజ్ఞో యజద్భిః యజద్భిర్యజోగ్రేషి యజద్భిరితి యజోభిః యజోగ్రేషి సామాభిః సామాభిస్సామాని సామాభిరితి సామాభిః సామాన్ ఋగ్భిః ఋగ్భిర్రిచాః ఋగ్భిరిక్షిభిః రిచః పురోనువాక్యాభిః పురోనువాక్యాభిః పురోనువాక్యాః పురోనువాక్యాభిరితి పురః అనువాక్యాభిః పురోనువాక్యాయాజ్యాభిః పురోనువాక్యా ఇతి పురః అనువాక్యాషట్కారైరిషట్కారా ఆహూతి వషట్కారా ఇది వషట్ కారా ఆహూతిరాహూతయ ఆహూతిరిహూతి ఆహూతయోగే ఆహూతయూతయ మే కామాన్ కామాన్ సమర్థయంతు అర్థయంతు భూ భూ స్వాహ స్వాహేతి స్వాహ లోమాని ప్రయాతి ప్రయాతిర్మమ ప్రయాతి ప్రయాతి మమత్వకే కమ్మే మహానాది ఆనాదిరాగతి ఆనాదిరిత్యాది ఆగతిరిత్యాగతి మహాద్వేషం మే మ ఉపానది ఉపానదిర్వసు ఉపానతిరిత్యుపనది వస్వస్తి అస్తి మజ్జా మజ్జా మే మహానతి ఆనతిరిత్యానతి ఓ